నలభై ఒక్క దిగంత దర్శనేచ్ఛ. వశిష్ఠుడు, రామ ఆ విధంగా ఒకే దేహంలోంచి నలుగురిగా చీలిన ఆ విపశ్చిత్ రాజులు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్లి ఒకే రకమైన ఆలోచనలతో ఒక ప్రక్క రాజ్యస్థాపన చేసుకుంటూ మరో ప్రక్క సువిశాలంగా ఉన్న ప్రకృతి సౌందర్యాలను పరిశీలించుకుంటూ నాలుగు సముద్ర తీరాలకు చేరారు. ఎవరికి కనిపించే దృశ్యాలు వారివే, ఎవరి ఆశ్చర్యం వారిదే, ఎవరి ఆనందం వారిదే. అయినా వాళ్ల ఆలోచనలలో మాత్రం ఒకే లక్షణం కొనసాగుతోంది. ఆ సముద్రతీరాలలో కూర్చొని సుదీర్ఘమైన సముద్రతరంగాల వంక అంతకంటే సుదీర్ఘమైన చూపులతో చూస్తూ కూర్చున్న ఆ రాజులు నలుగురికి ఆలోచనలు ఒకే రకంగా సాగాయి. అరెరే, అగ్నిదేవుడి యొక్క వరప్రభావంచేత దివ్య ప్రభావ సంపన్నమైన రథం ఎక్కి ఎంత దూరం వచ్చాం? ఎక్కడి రాజధాని? ఎక్కడి సముద్రతీరం? ఈ మధ్యలో ఎన్నెన్ని వింతలు! ఈ సముద్రపు కొలత ఎంత? ఇది దాటితే ఏముంది? పెద్దలు చెప్పే మాటల ప్రకారం ఈ ఉప్పు సముద్రాన్ని దాటితే దీనికి రెట్టింపు పరిమాణంలో లక్షద్వీపం ఉంది. దాన్ని దాటితే ఇక్షురస సముద్రం ఉంది. దాన్ని దాటితే మరో ద్వీపం, ఆ పైన మరో సముద్రం. ఇలా ఏడు సముద్రాలు, ఏడు ద్వీపాలు ఉన్నాయంటున్నారు. కీర్తి శాత్ప్రవిస్తీర్ణ దృశ్య శ్రీర్యమాతత నీ ఉస 121 స్లో 7. విస్తరించి విశాలంగా ఉన్న ఈ దృశ్య సంపద ఎంతటిదే ఉంటుంది! ఈ ద్వీపాలన్నీ దాటితే ఏముంటుంది అక్కడ? కీర్తి కీదృశీ వా సాత్ మాయయం చేత్యరూపిణి నీ ఉస 121 స్లో 8. దృశ్యాలే స్వరూపంగా గల ఈ మాయ అక్కడ ఎలాంటిదై ఉంటుంది, ఎంతటిదై ఉంటుంది? ఇవన్నీ మనం స్వయంగా చూడాలి. దీనికోసం అగ్నిదేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆ నలుగురు విపశ్చిద్రాజులు అలా ఒకే రకంగా ఆలోచించి అగ్నిదేవుడిని ఒకే తీరుగా ఒకేసారిగా ధ్యానించారు. అగ్నిదేవుడు అనుగ్రహించి నాలుగు రూపాలు స్వీకరించి నలుగురికి ఒకేసారి కనిపించి ఏం కావాలో కోరుకో నాయనా అన్నాడు. చిత్రం. ఆ నలుగురు ఒకే వరం కోరారు. సురేశ్వర, పంచభూతాత్మకమైన ఈ దృశ్యజాలాన్ని చివరంటా చూడాలని నాకు ఉంది. దేవా, ఈ పాంచభౌతిక దేహంతో ఎంతవరకు చూడడం సాధ్యమవుతుందో అంతవరకు ఈ దేహంతోనే చూపించు. ఆ ఐసర్వ్ ఎనభే పైన దీనికి సాధ్యం కాని దానిని, మంత్రమయమైన దేహాన్ని నాకు కల్పించి దానితో చూపించు. ఆ పైన దానికి సాధ్యం కాని దానిని మనోదేహంతో చూపించు. స్థూల ప్రపంచం ఎలా ఉంటుందో, సూక్ష్మ ప్రపంచం ఎలా ఉంటుందో, కారణ ప్రపంచం ఎలా ఉంటుందో అన్నీ నాకు చూపించు. ఇదే నేను కోరే వరం. దేవా, నీకు తెలియనిది ఏముంది? యోగసిద్ధులైన మహాత్ములకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు నాకు ఈ శరీరంతోనే చూడాలని ఉంది. ఆ తరువాత మనస్సుతోనే చూస్తాను. కాని అలాంటి సిద్ధ మార్గాలలో పోతుంటే శరీరం రాలిపోతుందని, మృత్యువు వస్తుందని చెబుతారు. అలా నాకు మరణం సంభవించుకుండుగాక, నా ప్రయాణం కొనసాగుగాక. అగ్నిదేవుడు నలుగురి దగ్గర తథాస్తు అనేసి అంతర్ధానమైపోయాడు. మర్నాడు తెల్లారేసరికి ఎక్కడి విపశ్చిద్రాజు అక్కడ సముద్రాన్ని దాటుతానని బయలుదేరాడు. మంత్రులంతా అడ్డంబడ్డారు. అది ప్రమాదం అన్నారు. కొందరు ఏడ్చి గోల చేశారు. అయినా సరే ఏ విపశ్చిద్రాజు తగ్గలేదు. అందరినీ ఓదార్చి త్వరలో వచ్చేస్తామని నచ్చచెప్పి వారు నలుగురు ముందుకు సాగారు. సముద్రజలం దగ్గరికి చేరేసరికి అగ్నిదేవుడి ప్రభావం వల్ల వారి నలుగురికి దివ్యశక్తులు సంక్రమించాయి. వారు నేలమీద నడిచినట్లే నీళ్లమీద గూడా నడవడం ప్రారంభించారు. కూడా వచ్చిన పరివారం ఆగిపోయింది. రాజులు సాగిపోయారు. కొండలను దాటినట్లుగా తరంగాలను దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. సుడిగుండాలు వచ్చినప్పుడు గడ్డిపరకలలాగా ముందుకు దూకి గెరగిరా తిరిగి సాగిపోయారు. కొన్ని చోట్ల పెద్ద మొసళ్ళు వీళ్లని మింగేశాయి. అయినా వీళ్లను జీర్ణం చేసుకోలేక మళ్లీ కక్కేశాయి. అలాంటప్పుడు కొద్దిగా శ్రమ అనిపిస్తే నీటి తరంగాలమీదే పడుకొని విశ్రమించారు. ఇలా సాగుతున్న ఆ రాజులకు చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురైనాయి. తూర్పు సముద్రంలో ముందుకు సాగిన విపశ్చిద్రాజును ఒక మొసలి పట్టుకుంది. దానితో జరిగిన పెనుగులాటలో ఈ రాజు సముద్రంలో కలిసే గంగానది దాకా కొట్టుకువచ్చి అక్కడ దానిని నేలకేసి కొట్టాడు. ఈ ఊపులో అతను వెళ్లి కన్యాకుబ్జంలో పడ్డాడు. అక్కడి నుంచి మళ్లీ ముందుకు సాగి మళ్లీ సముద్రాన్ని దాటి క్రోంచ ద్వీపానికి వెళ్లాడు. అక్కడొక రాక్షసుడు ఈయనను మింగేశాడు. కాని ఇతను వాడి పొట్టలోని ఎముకలు విరగొట్టేసి పొట్ట చీల్చుకొని బయటికి వచ్చేశాడు. ఆ దెబ్బతో అక్కడి ప్రజలు ఇతనే తమకు రాజు కావాలని కోరుకున్నారు. అక్కడో 8 సంవత్సరాలు రాజ్యం చేసి మళ్లీ ప్రయాణం సాగించి ఇతను మేరు పర్వతం దగ్గరికి చేరాడు. ఆ పర్వతానికి ఉత్తర ప్రాంతాలలో ఒక అప్సరస వలలో పడి 10 సంవత్సరాలు గడిపాడు. ఆ మత్తులోంచి తేరుకొని మళ్లీ ప్రయాణం సాగించి పాల సముద్రతీరానికి చేరాడు. అక్కడ అప్సరసలను చూసి ఒళ్ళు మరిచిపోయి 70 సంవత్సరాలు వారితో గడిపేశాడు. దక్షిణ సముద్రంలో ప్రయాణం సాగించిన విపశ్చిద్రాజు ఇక్షు సముద్రం దాకా నిరాటంకంగా ప్రయాణం సాగించేశాడు. కాని అక్కడి యక్షనగరం చేరేసరికి అక్కడ ఉండే ఒక యక్షునికి ఇతని మీద మోజు పుట్టి వశీకరణ మంత్ర ప్రయోగం చేసింది. ఇతను దానికి లొంగిపోయి ఆ మోజులో కన్ను మిన్ను కానకుండా తిరుగుతూ ఒకచోట దక్ష ప్రజాపతి శాపానికి గురైనాడు. ఆ శాప ఫలితంగా శాఖద్వీపంలో యక్షుడిగా 100 ఏళ్లు జీవితం సాగించాడు. ఆ పైన అగ్ని దేవుడి అనుగ్రహం వల్ల శాప విమోచనం జరిగింది. పశ్చిమ సముద్రం మీద ప్రయాణం సాగించిన రాజును ఒకచోట నేను దేవతను అనే అభిమానం గల ఒక చేప మింగింది. గాని జీర్ణించుకోలేక కక్కింది. ఆ తరువాత దైవయోగం వల్ల ఇతనికో గరుడపక్షి చేతికందింది. ఇతను ఒడుపుగా దాని వీపుమీదికెక్కి లవణ సముద్రాన్ని దాటి సాల్మలి ద్వీపానికి చేరాడు. అక్కడ పక్షి వశీకరణ విద్యను సాధించాడు. అలా పక్షులతో ఆడుకుంటూ 10 ఏళ్లు గడిపేశాడు. అక్కడి నుంచి ఆయసర్ 81 ముందుకు సాగి మంధర పర్వత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ మంధర అనే అప్సరసకు లొంగిపోయి ఒకరోజు గడిపాడు. ఉత్తర సముద్రంలో ఉరుకులు పెట్టిన విపశ్చిద్రాజు ఒక ద్వీపానికి చేరి అది పార్వతీ పరమేశ్వరుల విహార భూమి అని తెలుసుకొని వారిని ఉపాసించాడు. తత్ఫలితంగా అతనికి అణిమాది సిద్ధులు అరమత్వము లభించాయి. అక్కడి నుంచి అతను ముందుకు సాగిపోతూ ఉండగా ఒకచోట బంగారు మయమైన నేల కనిపించింది. దానిలో తిరుగుతూ ఉండగా ఆ ప్రాంతాన్ని బంగారు మయం చేసుకున్న సిద్ధుడికి కోపం వచ్చి ఇతనిని శిలాప్రతిమగా మార్చేశాడు. అలా 100 ఏళ్లున్నాక అగ్నిదేవుడి అనుగ్రహం కలిసివచ్చి శాపం పెట్టిన సిద్ధుడికే దయగలిగి శాప విమోచనం చేసి ఇతనిని బయటికి పంపించేశాడు. సాద్ 123